పన్నెండు భాగత్యాగ లక్షణ. శ్రీరాముడు, గురుదేవ తమరు అలాంటి స్థితిని పొందినవారేగదా. మరి అలాంటప్పుడు నేను వశిష్ఠుడి, నేను నీకు ఉపదేశం చేస్తున్నాను అనే అహంభావంతో కూడిన ఈ వ్యవహారం ఎలా కుదురుతోంది? ఈ ప్రశ్న విని వశిష్ఠ మహర్షి విచిత్రంగా చూసి మౌనంగా ఉండిపోయాడు. ఇంచుమించు అరగంట అయింది. సభ అంతా నివ్వెరపోతోంది. సభలోనివారు కదలడానికి కూడా జంకుతున్నారు. అయినా వశిష్ఠుడు నోరు తెరవలేదు. అప్పుడు రాముడే తేర్కొని మెల్లగా ఇలా అన్నాడు, శ్రీరాముడు, గురుదేవ అలా మౌనంగా ఉండిపోయారేమిటి? తమలాంటి మహాత్ములు సమాధానం చెప్పలేని ప్రశ్న ప్రపంచంలో ఉంటుందా? వశిష్ఠుడు, రామ నాకు సమాధానం తోచక నోరు మూసుకోలేదు. అడిగేవాడి స్థాయిని బట్టి సమాధానం చెప్పాలి. నువ్వు పూర్వం ఇలాంటి ప్రశ్నలు వేశావ్. అప్పటికి నువ్వు అజ్ఞానదశలో ద్వైత స్థాయిలో ఉన్నావు. అందువల్ల నేను నీ స్థాయిలోకి దిగి యుక్తులను ఆశ్రయించి సమాధానాలు చెప్పాను. ఇప్పుడు నువ్వు ముక్తస్థితిలో ఉండి ఈ ప్రశ్నలు వేస్తున్నావు. కనుక నీకు అదే స్థాయిలో ఉండి సమాధానం చెప్పాలి. ఈ స్థాయిలో కల్పనా కళంకం లేదు. యుక్తులకు కావలసిన ద్వైతం లేదు. కనుక ఇంకేం మిగిలి ఉంది? కాష్ఠమౌనం ఒక్కటే ఉంది. అందుకనే నేను మౌనంగా ఉండిపోయాను. శ్రీరాముడు, గురుదేవ మాటలకందని మహాతత్వాన్ని మాటల్లో చెప్పాలంటే కొన్ని దోషాలను అంగీకరించక తప్పదు. తత్వ ప్రసంగాలలో అటువంటి దోషాలను పరిహరించడం కోసం భాగత్యాగలక్షణను ఆశ్రయించి ప్రసంగించడం అనే పద్ధతి ఉందిగదా. తమరు ఆ విధానాన్నే ఆశ్రయించి సమాధానం చెప్పండి. గమనిక ఇక్కడ మూలంలో ప్రతియోగివ్యవచ్చేది పూర్వకాన్ దోషకాన్ అనాదృత్యా ని ఊ సర్గా 29 శ్లో 42 అని ఉంది. ఈ మాటకు అర్థం భాగత్యాగలక్షణ అని వ్యాఖ్యత నిర్ణయం చేశాడు. అది సముచితంగా ఉంది. భాగత్యాగలక్షణ అంటే ఏమిటో నిర్వచనాత్మకంగా కాకుండా ఉదాహరణాత్మకంగా చెప్పుకుందాం. ఓ వెంకయ్య చిన్నప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఓ 50 ఏళ్లయ్యాక వాడు మళ్లీ కనిపించాడు. ఊళ్ళో ఉన్న వృద్ధులు వాణ్ణి బాగా పరిశీలించి చూసి వాడే వీడు అన్నారు. ఇప్పుడీ వాక్యానికి అర్థమేమిటో విచారణ చేద్దాం. ఈ వాక్యానికి తాత్పర్యార్థం ఏమిటంటే వాడు, వీడు అనే ఇద్దరు వ్యక్తులు వేరు వేరుగా లేరు, ఉన్నది ఒక్కడే అని. కాని వాడు, వీడు అనే రెండు పదాలు విడిగా ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు లేకుండా ఎలా ఉంటారు అనే ప్రశ్న ఒకటి ఉంది. అదిగాక వాడు అంటే 10 ఏళ్ల ఆకారం వాడు, పొట్టివాడు, గడ్డాలు మీసాలు లేని లేత మొహం గల వెంకయ్య అని అర్థం. వీడు అంటే 60 ఏళ్ల వయస్సు, పొడుగాటి రూపం, పెద్ద గడ్డాలు మీసాలు ఉన్న ఆకారం అని అర్థం. ఇలా ఈ రెండు పదాల యొక్క అర్థాలు వేరు వేరు ఆకారాలతో, వేరు వేరు వయస్సులతో, వేరు వేరుగా ఉన్నప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు ఒక్కటే అని చెప్పడం ఎలా అనే ప్రశ్న కూడా ఉంది. సర్వ్ 22. ఈ ప్రశ్నలకు లోక వ్యవహారంలో ఉండే పెద్దలు చెప్పే సమాధానం ఇలా ఉంటుంది. వాడు అన్నప్పుడు పొట్టి ఆకారం, లేత మొహం ఇలాంటివన్నీ తీసి పక్కన పెడితే వెంకయ్య అనే జీవుడు ఒకడున్నాడు. వాడికి వయస్సుగాని, పొడుగు, పొట్టి, లేత, ముదురు వంటి లక్షణాలుగాని లేవు. అలాగే వీడు అనే పదం దగ్గరగూడా వయస్సు, గడ్డాలు, మీసాలు వంటి లక్షణాలను పక్కన పెట్టేస్తే అక్కడున్న ప్రధాన అంశం వెంకయ్య అనే జీవుడు మాత్రమే. ఇక్కడ ఇద్దరు జీవులు లేరు, ఉన్నది ఒక్కడే. కాని వాడు అప్పుడు అలా కనిపించాడు, ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాడు అని ఈ విషయం మనకు అర్థమైంది. కాని దీన్ని సంగ్రహంగా చెప్పాలంటే వాడే వీడు అనవలసిందే. భాషలో ఇంతకంటే మార్గం లేదు. మామూలుగా అయితే ఏ పదాన్ని తీసుకున్నా దానికి అర్థం చెప్పేటప్పుడు ఆ పదానికి సంబంధించిన లక్షణాలన్నీ స్వీకరించవలసిందే. కాని గంగలో గొల్లపల్లె వంటి సందర్భాలలో అలా అన్ని లక్షణాలను తీసుకునేందుకు వీలులేదు. కొన్ని లక్షణాలు వదిలిపెట్టి వాటికి దగ్గరగా ఉండే వేరే లక్షణాలను తీసుకోవలసిందే, లేకపోతే వాక్య సమన్వయం కాదు. ఇలా పదాల యొక్క ప్రధానార్థాన్ని వదిలిపెట్టి వాటికి దగ్గరగా ఉండే వేరే అర్థాన్ని స్వీకరించి అర్థం చెప్పవలసి వస్తే ఈ రకమైన అర్థగ్రహణాన్ని లక్షణావృత్తి అంటారు. ఈ లక్షణావృత్తి అనేక రకాలు. వాడేవీడు వాక్యంలో కొన్ని భాగాలను వదిలిపెట్టి మిగిలిన భాగాలకు ఏకత్వాన్ని సాధిస్తూ సమన్వయం చెబుతున్నాం కనుక ఈ రకమైన లక్షణావృత్తిని ఆ భాగత్యాగ లక్షణ అంటారు. వేదాంత శాస్త్రంలో తత్వమసి, అహం బ్రహ్మాస్మి మొదలైన వాక్యాల దగ్గర ఈ రకమైన భాగత్యాగ లక్షణను ఆశ్రయించకపోతే అర్థం కుదరనే కుదరదు. ఉదాహరణకు తత్వమసి వాక్యంలో తత్ అంటే సర్వజ్ఞత్వం, సర్వవ్యాపిత్వం, సర్వశక్తిమత్వం మొదలైన లక్షణాలతో కూడిన చైతన్యం వాని అర్థం. త్వం అంటే అల్పజ్ఞత్వం, పరిమితత్వం, పరిమిత శక్తిమత్వం మొదలైన లక్షణాలు గల చైతన్యం వాని అర్థం. ఈ రెండు అర్థాలలోనూ గల లక్షణ భాగాలను ప్రక్కన పెట్టేస్తే అక్కడ ఇక్కడా ఉన్నది చైతన్యమే. అవి రెండు చైతన్యాలు కాదు, ఉన్నది ఒకే చైతన్యం. అది రెండు పదాల చేత వ్యవహరింపబడుతోంది. ఈ రకంగా వేదమాత అనేక చోట్ల భాగత్యాగ లక్షణను స్వీకరించి మాటల కందని తత్వాన్ని మాటల ద్వారా అజ్ఞజనులకు అందించింది. ఇదే పద్ధతిని ఆశ్రయించి తన ప్రశ్నకు మౌనంతో కాక మాటలతో సమాధానం చెప్పమని శ్రీరాముడు వశిష్ఠుణ్ణి అడుగుతున్నాడు. ఇక వశిష్ఠుడు ఏం చెబుతాడో చూద్దాం. వశిష్ఠుడు నవ్వి, అలా అయితే విను, నేను పరిశుద్ధ చిదాకాశ స్వరూపుజ్జి, నాకు విషయాలతో సంబంధం లేదు, నువ్వో అంతే. అయినా సరే మందమతుల కోసం నేను భేదాన్ని తెచ్చిపెట్టుకొని నేను వశిష్ఠుడని నువ్వు రాముడవని కల్పించుకొని ఈ ఉపదేశాలన్నీ చేస్తున్నాను. అంతమాత్రంచేత పాండిత్య ప్రదర్శనే పరమార్థం కాదు. పనులు జరుగుతున్న సమయంలో కూడా లోపల ఏ సాధనాన్ని పట్టుకోకుండా కర్తృత్వ భోక్త రుతాత్వలను అంటనీయకుండా సుఖదుహకాలను దగ్గరకు రానియకుండా స్వయం ప్రకాశమైన ఆనందస్వరూపంలో ఉండిపోవడమే ముఖ్యం. ఇదే ముక్తి